సమాధి నిరూపణము అజ్ఞానహృదే గ్రంథే నిశేష వెలయస్తదా సమాధినా వికల్పేన యదా ద్వైతాత్మదర్శనం. 354 అవికల్పేన సమాధినా పూర్వోక్త లక్షణమగు నిర్వికల్ప సమాధిచే యదా ఎప్పుడు అద్వైతాత్మదర్శనం భేదరహితాత్మ సాక్షాత్కారము కలుగునో తదా అప్పుడు అజ్ఞానహృదయగ్రస్త అజ్ఞానకృతమగు హృదయ గ్రంథి యొక్క అనగా చిజ్జడతాదాత్మ్యము యొక్క విలేహ వాసనా సహితముగా పూర్తిగా నాశము. శ్రీవివేక 27 త్వమహమిదమితియం కల్పనా బుద్ధిదోషాత్ ప్రభవతి పరమాత్మనద్వయే నిర్విశేషే ప్రవిలసతి సమాధావస్య సర్వో వికల్పః విలేయనముపగచ్చేద్వస్తు తత్వాధృత్య. 355 417 శ్రీవివేక చూడామణి, బుద్ధిదోషాత్ రజస్త మోరూపమైన బుద్ధిదోషము వలన త్వం నీవు అహం నేను ఇదం ఇది ఇతి అని ఇయం ఈ కల్పన కల్పన అద్వయే భేచరహితమును కావుననే నిర్విశేషే విశేషశూన్యమైన పరమాత్మని పరమాత్మయందు ప్రభవతి ఏర్పడుచున్నది అస్య ఈ విద్వాంసునకు సమాధా సమాధి ప్రవెలసతి ప్రకాశింపగా అనగా సమాధిస్థితి ఏర్పడగా వస్తుతత్వావధృత్య వస్తు యాథాత్మ్యం యొక్క నిర్ధారణముచే సర్వః సమస్తమైన వికల్పః వికల్పము విలయనం అత్యంత నివృత్తిని అపగచ్చేత్ పొందును. 418 అవ సామగ్రితో కూడిన సమాధిని దాని ఫలమును ఒక శోకముచే విశదీకరించుచున్నాడు. శాంతోదాంతః పరము హారతః క్షాంతి యుక్త సమాధిం కుర్వన్ నిత్యం కలయతి యతేహ స్వస్య సర్వాత్మభావం తేనావిద్యాతిమిర్జనితాన్ సాధు దద్ధ్వా వికల్పాన్ బ్రహ్మాకృత్యా నివసతి సుఖం నిష్క్రియో నిర్వికల్పః. 356 శాస్త్ర అహ విగ్రహింపబడిన మనస్ కలవాడే దాంత అహ నిరోధింపబడిన బాహ్యేంద్రియములు కలవాడే పరం అత్యంతము అపరతః బాహ్య వృత్తిని అవలంబింపనివాడే శాంతియుక్త అహ సీతాతపాదిద్వంద్వములను సహించువాడే సమాధిం నిర్విశేషమగు బ్రహ్మయందు చిత్తము యొక్క స్థాపనమును నిత్యం ఎల్లప్పుడును కుర్వన్ చేయుచున్న యతహయతి స్వస్య తన యొక్క సర్వాత్మభావంకే పలస్వరూపత్వమును కలయతి అనుభవించును. తేన ఆ నిర్వికల్ప సమాధిచే అవిద్యా తిమిరజనితాన్ అవిద్యాంధకారముచే పుట్టింపబడిన వికల్పాన్ వివిధములైన కల్పనలను సాధు బాగుగా దద్వ భస్మము చేసి అనగా పూర్తిగా నశింపజేసి నిష్క్రియ క్రియాశూన్యుడై నిర్వికల్పః వికల్పరహితుడై బ్రహ్మకృత్య బ్రహ్మాకారముతో సుఖం సుఖముగా నివసతి నివసించును. దానిచే క్రియానాశే ఇత్యాది శోకమున 818 చెప్పిన విషయమును వివరించినట్లైనది. అందుకొరకే జీవన్ముక్తుని సమాధి నిరూపణము 419 స్వరూపమును విశదీకరించుటకే నిష్క్రియ నిర్వికల్పం అను విశేషణద్వయము ప్రయోగింపబడినది. అవ ఈ విధముగా ముక్తి సిద్ధించుటకై సమాధి లభింపవలేనన్నచో అంతః ప్రపంచ బహ్యః ప్రపంచముల ప్రవిలాపనమే హేతువు కేవల బాహ్యశబ్దములచే ముక్తి లభింపదని చెప్పుచున్నాడు. సమాహితా ఏ ప్రవిలాప్య బాహ్యం శ్రోత్రాదిచితః స్వమహం చిదాత్మని తయేవ ముక్తా భవపాసబనే డి నాన్యేతు పారోక్ష్యకథాభిధాయిన. 357 ఏ పురుషులు బాహ్యం బాహ్యమైన త్రాది శ్రోత్రాదికమును శ్రోత్రాదుల విషయము చెప్పుటచే చిదాత్మయందు వేదాదుల ప్రవిలాపనమును గూడ చెప్పినట్లే ఏనది నేను వినుచున్నాను ఇత్యాది విధమున శ్రోత్రాదులేందు ఆత్మత్వబుద్ధి తాదాత్మ్యాధ్యాపము చేయుచుందురుగానక అని చెప్పబడినది. చేతః ఆంతరమైన చిత్తమును స్వం స్వకీయమైన అహం అహంకారమును చిదాత్మని చిదాత్మయందు ప్రవిలాప్య ప్రవిలాపనము చేసి చిదాత్మకంటే భిన్నముగా అంతరమైనది గాని బాహ్యమైనది కాని ఏదీ లేదు అని దృఢముగా నిశ్చయించి సమాహితాః చిదాత్మయందు స్థాపితమైన మనస్కలవారో తే ఏవత్వారే. భవపాసబంధః పాళముల వలె బంధకము లఘు సాంసారిక భ్రమలచే ముక్తాః విడువబడినవారు పారోక్షకథాభిధాయనః విలాపనముచే ఏక పరోక్షములగు సద్గములను మాత్రమే పలుకు అన్యేతు ఇతరులైతే నతు ముక్తులు కానే కారు అవ. ఈ విధముగా సర్వోపాదానము సర్వకల్పనలకు అధిష్టానము అగు బ్రహ్మ కంటే భిన్నముగా ఏమీను లేదు అని ప్రపంచ శూన్యత్వవాసన దృఢమైనచో మనస్కుడా నశించుటచే కైవల్యము నిర్విఘ్నముగా లభించును కావున నిరంతరము నిర్వికల్ప సమాధి చేయవలెను అని చెప్పుచున్నాడు. 20. శ్రీ వివేక చూడామణి. భిద్యతే ఉపాధియోగాత్ స్వయమేవ చోపాధ్యపోహే స్వయమేవ కేవలః తస్మాదుపాధేహ విలయయ విద్వాన్ వసేత్ సదాకల్ప సమాధినిష్టయ. 258. స్వయం ఏకమేవాద్వితీయం నేహ నానాస్తికించన నాతకాచనభిదాస్తి అనుశ్రుతులచే వర్ణింపబడుచున్న స్వరూపముగల వరమాత్మ ఉపాధియోగాదేవ ఉపాధి సంబంధము వలననే భిద్యతే భేదమును పొందుచున్నాడు. ఉపాధ్యపోహే ఉపాధులను నిరాకరింపగనే స్వయం తాను ఆత్మ కేవల ఏవ కేవలుడే. తస్మాత్ ఆ కారణము వలన విద్వాన్ విద్వాంసుడు ఉపారేస్ భేద హేతువగు అహంకారము యొక్క విలయ అపూర్తిగా నాళము కొరకు సదా ఎల్లప్పుడునూ అకల్ప సమాధినిష్టయ నిర్వికల్పకమగు సమాధియందు పూర్తిగా స్థితిచే వసేత్ నివసింపవలెను అవ. ఈ విధముగా సమాధినిష్ఠుడగు జీవుడు బ్రహ్మాకారుడగు తకు దృష్టాంతము చెప్పుచున్నాడు. సతి సక్తో నరో యాతి సద్భావం హేకనిష్టయ కీటకో భ్రమరం ధ్యాయన్ భ్రమరత్వాయ కల్పతే. 359. 16. ఏకనిష్టయ తదేక దృష్టితో సతి బ్రహ్మయందు సక్త సమాహితమైన బుద్ధిగల నరహ మనుష్యుడు సద్భావం బ్రహ్మత్వమును యాతి హితప్పక పొందును అదుకు చృష్టాంతము కీటక చిన్న పురుగు ఏకనిష్టయ ఏకాగ్ర దృష్టితో భ్రమరం తుమ్మిదను ధ్యాయం ధ్యానము చేయుచు భ్రమరత్వాయ భ్రమరముగా ఆగుటకు కల్పతే సనర్థమగుచున్నది. భ్రమర్భిన్నమైనను కీటకము భ్రమరముగుచుండగా బ్రహ్మగనే ఉన్నను అజ్ఞానముచే అబ్రహ్మత్వమును ఆరోపించుకొనిన జీవుడు బ్రహ్మధ్యానము వలన బ్రహ్మయగునని వేర్గ చెప్పవలెనా. సమాధి నిరూపణము 421. అవ. చెప్పబడిన విషయమును దృష్టాంతమునందు విశదీకరించుచు దార్ఘాంతికమునందు సమన్వయించుకున్నాడు. క్రియాంతరాసక్తి మపాస్య కీటకో ధ్యాయన్యథాలిం హ్యభావం రుచ్ఛతి తథైవ యోగీ పరమాత్మతత్వం ధ్యాత్వా సమాయతి తదేకనిష్టయ. 360. కీటకః పురుగు క్రియాంతరాసక్తిం ఇతర క్రియలేందు ఆసక్తిని అపాస్య విడచి యథా ఏ విధముగా అలిం తుమ్మిదను ధ్యాత్వా ధ్యాసము చేసి అనగా తనను హింసించుననడు భయముచే దానిని గూర్చి ఆలోచించి తాను కూడా అలిభావం తుమ్మిద రూపమును రుచతి పొందును. ఈ కీటర విషయమున మొదటి నుండియు భేదమే తరువాత కూడా భేదమే యుండును. ఈ కీటకము మరియొక తుమ్మెదగా అవుచున్నది గాని దేనికైతే ధ్యానించుచున్నదో ఆ తుమ్మెదగా అగుటలేదు కదా. ఈ విధముగా తుమ్మెదేగుట కూడా తుమ్మెదను ధ్యానించుటచే ఏర్పడుచున్నది గాని తానే తుమ్మెదనని అభేదమును ధ్యానించుటచే కాదు. కాని ఇచ్చట జీవ విషయమున భేదము అజ్ఞాన కల్పితముగాన అభేద ధ్యానముచే కలిగిన సాక్షాకారముచే అజ్ఞానము నశింపగా భేద ప్రసక్తి ఏలేదు. తథైవ ఆ కీటకమువలెనే ఏకనిష్టయ అనన్యాసక్తిచే పరమాత్మతత్వం పరిమాత్మతత్వమును ధ్యాత్వా ధ్యానించి యథాత్మ్యమునే సమాయతి పొందును. అజ్ఞానకృతమగు భేదము తొలగిపోయి అభివ్యక్తమైన తన యథార్థ స్వరూపము కలవాడగును అని భావము. ఈ అర్థమును సూచించుటకే సమాయతి అనునప్పుడు సం అను ఉపసర్గ ప్రయోగింపబడినది. ధ్యాసము చేయగా చేయగా ఒకటి మరి ఒకటిగా అగుటకు అవకాశమున్నప్పుడు స్వధ్యానముచే స్వస్వరూప ప్రాప్తి విషయమున ఇక అడ్డమేమీ ఉండును అను సంశమును మాత్రము బోధించుటకే అక్కడక్కడ భ్రమరకీటోదాహరణము ఇయబడుచుండును అని హెచ్ గ్రహింపవలెను. శ్రీ వివేక చూడామణి అతీవ సూక్ష్మం పరమాత్మతత్వం నస్థూల దృష్ట్యా ప్రతిపత్తు మర్హతి సమాధినాత్యంత సుసూక్ష్మ వృత్త్యా జ్ఞాతవ్య మార్యేరతి శుద్ధబుద్ధిభి. 361 అతీవ సూక్ష్మం నిర్గుణమగుటచే మిక్కిలి సూక్ష్మమైనదియు సరం పంచుకో సవిలక్షణమైనదియునగు ఆత్మతత్వం త్రివిధములగు పరిచ్ఛేదము లేనిదియు స్వప్రకాశమగు సదానందరూపమును అగు ఆత్మ యథార్థ స్వరూపమును స్థూలదృష్ట్యా శరీరాదులగు స్థూల వస్తువులకు సంబంధించిన అంతఃకరణ వృత్తిచే ప్రతిపత్తుం పొందుటకు నార్హతి సమర్థుడుకాడు. అతిశుద్ధ బుద్ధిభ్యః జ్ఞానముత్పద్యతే పుంసాం క్షయాత్సవస్య కర్మణః పాపకర్మ క్షీణించుట వలన పురుషులకు జ్ఞానము కలుగును. కషాయ కర్మభ్యః సత్వే తతో జ్ఞానం ప్రవర్తతే కర్మలచే పాపము పక్వము కాగా అనగా క్షీణింపగా అటు పిమ్మట జ్ఞానము కలుగును. దృశ్యతే త్వగ్రియ బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శిభి జ్ఞానప్రసా దేన విశుద్ధ సత్వః తతస్తుతం పశ్యతే నిశలం ధ్యాయమానః ఇత్యాది వచనానుసారముగా నిర్మలమైన అంతఃకరణము గల ఆర్యేహ శృతి స్మృత్యుప్త మార్గమును అనుసరించువారిచే సమాధినా మిక్కిలి సూక్ష్మమైనదియు ప్రపంచ విషేకము కానిదియు అఖండాకారమును అగు వృత్తిచే జ్ఞాతవ్యం తెలియదగనది. ఏస్ అవ మనస్సు నిర్మలమగుటకు ధ్యానమే కారణమనేడు విషయమును దృష్టాంతపూర్వకముగా చెప్పుచున్నాడు. యథా సువర్ణం పుటపాకశోధితం త్యక్త్వా మలం స్వాత్మగుణం సమృచ్ఛతి తథా మనః సత్వరజస్తా మోమలం ధ్యానేనా సంత్యజ్య సమేతి తత్వం. 362 422 సమాధినిరూపణము. 423 పుటపాకశోధితం పుటపాకముచే శోధింపబడిన సువర్ణం బంగారము యథా ఏ విధముగా మలం మలమును త్యక్త్వా విడిచి స్వాత్మగుణం తన సహజగుణమును పొందునో తథా అట్లే మనః మనస్సు ధ్యానేన ధ్యానముచేత సత్వరజస్తమోమలం సత్వము రజస్సు తమస్సు అనెడు మలమును సంత్యజ్య విడిచి తత్వం తత్వమును సమేతి పొందును. 1 బంగారమును ఒక దొప్పలో ఉంచి దానిపై ఎటమట్టి మొదలగు వాటిని పూసి దానిని అగ్నిలో ఉంచి చేసిన పాకమునకు పుటపాకమని పేరు. బంగారము యొక్క సహజగుణములను కప్పిపుచ్చెడు మలములను తొలగిచుటకై ఈ పుటపాకము చేయబడును. దానిచే సువర్ణము శోధిత తొలగింపబడిన మలము కలదై ఏ విధముగా మలమును విడిచి తన సహజగుణమైన భాస్వరత్వాదికమును సమృచ్ఛతి బాగుగా పొందును. అట్లే మనస్సు సత్వరజ నమోగుణములనెడు మలమును ధ్యానముచే విడచి తత్వమును అనగా బ్రహ్మత్వమును పొందును. ఆశంకా తస్మాత్ సత్వమష్భ్య స్వాధ్యాసపనయం కురు అని వెనుక చెప్పిన విధమునను నిర్వన్వో నిత్యసత్వస్థా భవద్వంద్వరహితుడవై ఎల్లప్పుడునూ సత్యమునే అవలంబించిన వాడవై ఉండుము అని గీతలో చెప్పిన విధమునను రజస్తమోగుణములతో మిశ్రితము కాని సత్వము మలమని చెప్పుటకు వీలుకాదు. సమాధానము అయినను అసత్వం శుద్ధేన నశ్యతి శుద్ధాత్మస్వరూపముచే సత్వము నశించును అని చెప్పబడియుండుట చేతను సగుణాన్ సమతిత్యేతాన్ బ్రహభూయ కల్పతే అతడు మూడు గుణములను అతిక్రమించి అటుపిమ్మట బ్రహ్మత్వమును పొంద సమర్థుడగును. నిస్త్రైగుణ్యో భవార్జున ఓ అర్జున గుణత్రయమును అతిక్రమించినవాడవు అగుము అను భగవద్గీతావచనాను. 424 శ్రీవివేక చూడామణి సారముగను నిర్గుణ బ్రహ్మను పొందవలసియున్నప్పుడు మనస్కూడా రజస్తమస్సుల వినాశము కొరకై తాను ముందు గ్రహించిన సత్వగుణాలంబనమును కూడా త్యజించును. నాస్వాదయదృశం తతతత్ర నిస్సంగః ప్రజ్ఞయ భవేత్ అను గౌడపాదోక్తిననుసరించి సత్వగుణకార్యమగు ఆనందాస్వాదమును గూడా విడువవలెనని చెప్పుటచేతను ఏన త్యజని తత్యజ ఏ సత్వగుణమును ఆలంబనముగజేసుకుని ప్రపంచమును విడిచితివో దానిని కూడా విడువుము అను వాక్యము చేతను భూయశ్చార్తే విశ్వమాయా నివృత్తి అను శృతి శుద్ధసత్వ ప్రధానమైన మాయ కూడా చివరకు నివర్తించును అని చెప్పుచూ ఆ మాయ కూడా మిథ్యేని నిరూపించుట చేతను శుద్ధ సత్వము కూడా మలమే అని గ్రహింపవలెను. ఈ విధముగా మలము లైన మూడు గుణములను విడిచి బ్రహ్మత్వమును పొందును. నానాస్తి కించన అను శృతిననుసరించి బ్రహ్మయందు గుణగుణి భావమును అంగీకరింపనవకాశము లేదు. అందుచే సత్వగుణమున్నంతవరకును నిర్గుణప్రాప్తి అసంభవముగాన మూలాజ్ఞానమును తొలగించిన సాత్వికముగు అఖండాకార వృత్తి కూడా లీనమగు తతో అధిష్ఠానము మాత్రమే శేషించును అని భావము. నిరంతరాభ్యాసవశాత్తదిత్తం పక్వమ్మనో బ్రహ్మణి లీయతే యదా తదా సమాధ్యః సవికల్పవర్జితః స్వతో ద్వయానందరసానుభావక 363. ఇతం ఈ విధముగా నిరస్తరాభ్యాసవశాత్ నిరంతరము అభ్యాసము చేయుట వలన పక్వం పక్వమైన అనగా విపరీత భావనలు మొదలగు దోషములు లేని మనః మనస్సు యదా ఎప్పుడు బ్రహ్మణి బ్రహ్మయందు లియతేలిన మగునో అనగా వృత్తిరహితమై బ్రహ్మమాత్రావశేషమై అగునో తదా అప్పుడు స్వతః సమాధినిరుణము. 425. ప్రయత్నమేమీ లేకుండగానే అద్వయానందర్శానుభావక అద్వితీయనుగు బ్రహ్మస్వరూపమైన ఆనందమనేడు రసమును అనుభవింపజేయు రసో వై సహ అను శృతిననుసరించియు పరమప్రేమాస్పద మగుట వలనను బ్రహ్మయే రసమని చెప్పబడుచున్నది. సవికల్పవర్జితంది నేను మొదలగు సకల విశ్వవాసనల క్షయమునకు హేతువగు సమాధ్యః నిర్వికల్ప సమాధి కలుగును. అవ ఆ నిర్వికల్ప సమాధి యొక్క ఫలమును పూర్తిగా అపపాదించుచున్నాడు. సమాధినానైన సమస్త వాసన గ్రంథర్వినాశో ఖిలకర్మనాశః అంతర్బహ్య సర్వతా ఏవ సర్వదా స్వరూప విస్ఫూర్తి రయత్నతః స్యాత్. 364. అనేన ఈ సమాధిన నిర్వికల్పకమనడు యోగముచే సమస్త వాససాగ్రస్థాయ గ్రంథివలే విడదీయ శక్యము కాకుండా ఉన్నవియు మిథ్యా జ్ఞానము వలన జనించినవియు అగు సమస్త వాసనల యొక్క వనాశ పూర్తిగా నాశము అఖిల కర్మనశ సంచితములైన సమస్త కర్మల యొక్క నాశము కలుగును. భిద్యతే హృదయ గ్రంథ ఎంతో చాస్య కర్మాణి హృదయ గ్రంథి తెగిపోవును. ఇతని కర్మలన్నీ క్షీణించును అని శృతులు చెప్పుచున్నవి. అంతః లోపలను బహేః వెలువలను సర్వతః అంతటను సర్వదా ఎల్లప్పుడును అయత్నతః ప్రయత్నమేమీ లేకుండగనే స్వరూప విస్ఫూర్తి 8 స్వరూపము యొక్క ప్రకాశము సాత్ కలుగును. శృతేః శతగుణం విద్యాన్మననం మననాదపి నిధిధ్యాసం లక్షగుణం అనంతం నిర్వికల్పకం. 365. శృతేహ శ్రవణము కంటే మననం మననమును శతగుణం 100 రెట్లైన దానినిగను మననాదపి ఆ మననము కంటే కూడా నిధిధ్యాసం శ్రీవివేక చూడామణి నిధిధ్యాసమును లక్షగుణం 100 రెట్లైన దానినిగాను వాటికంటెగూడా నిర్వికల్పకం నిర్వికల్పకయోగమును అనంతం అనంతమైన దానినిగాను విద్యా తెలియవలెను. నిర్వికల్పక సమాధినా స్ఫుటం బ్రహ్మతత్వమవగమ్యతే ధ్రువం నాణ్యథా చలతయా మనోగతేః ప్రత్యయాంతర విమిశ్రితం భవేత్. 366. నిర్వికల్పక సమాధినా నిర్వికల్పక సమాధిచేత బ్రహ్మతత్వం బ్రహ్మతత్వము స్ఫుటం కరతలానులక ముపలే స్పష్టముగా అవగమ్యతే తెలియబడును ధ్రువం నిశ్చయము. అన్యథా మరియొక ప్రకారముచే న తెలియబడదు మనోగతే మనస్సు యొక్క గతి చలతయా చంచలమైనదగుటచే ప్రత్యయాంతర మిశ్రిత ఇతర ప్రత్యయములతో మిశ్రితమైనదే భవేత్ అగును. అత సమాధత్స్వ యతేంద్రియ స నిరంతరం శాస్త్ర మనాహ ప్రతీచి విధ్వంసయ ధ్వాంతమనాద్య విద్యయా కృతం సదేకత్వ విలోకనేన. 367. అత ఈ కారణము వలన అనగా బ్రహ్మతత్వము స్ఫుటముగా తెలియటకై సదా ఎల్లప్పుడునూ యతేంద్రియ సన్ నిగ్రహింపబడిన ఇంద్రియములు కలవాడవై నిరస్తరం ఎల్లప్పుడును ప్రశస్తమనాహ నిర్వికారమైన మనస్సు కలవాడవై ప్రతిచీ ప్రత్యేగాత్మయందు సమాధత్స్వ మనస్సును నిలుపుము. దానివలన కలిగిన సదేకత్వ విలోక నేన సకల భేదరహితమగు బ్రహ్మ యొక్క సాక్షాత్కారము చేత అనాద్య విద్యయ అనాదేన సర్వసంసారములభూతమైన అవిద్యచే కృతం చేయబడిన ధ్వాంతం అంధకారమును అనగా స్వరూప ప్రకాశమును విధ్వంసయ నశింపజేయుము. 428. సమాధి నిరూపణము. 427. నిర్వికల్ప సమాధి కలుగుటకు క్రమమున ఉపాయములను చెప్పుచున్నాడు. యోగస్య ప్రథమం ద్వారం నారథో పరిగ్రహ నిరాశ చ నిరీహ చ నిత్యమేకాస్త శీలత. 368. యోగస్య బాహ్యములైన సకల వృత్తుల నిరోధమునకు వాన్నిరోధ మౌనము ప్రథమం మొదటిదైన ద్వారం కారణము. మాటలాడుటచే మనోవృత్తులు పెరుగుచుండును గదా అపరిగ్రహ శరీరస్థితికి మాత్రము ఉపయోగించు సాధనముల కంటే భిన్నములైన భోగ సాధనములను స్వీకరింపకుండుటయు వాటిని స్వీకరించినచో వాటిని రక్షించుట మొదలగు పనులలో లగ్నమైన చిత్తము కలవానికి వృత్తి నిరోధము అసంభావ్యము. అట్లే ఆశలు ఉన్నచో చిత్తమునకు ఆయా పనులు చేయటలో విక్షేపముందును జనసంఘములో కూర్చున్నప్పుడు కూడా ఇట్టి విక్షేపమే యుండును. అందుచే నిరాశ చ వైరాగ్యము నిరీహ చ కర్మల నుండి విరతి నిత్యం ఎల్లప్పుడును ఏకాస్త శీలత విజన ప్రదేశమునందు నివసించున్నలవాటు ఇవి అన్నీ యోగమునకు హేతువులు. ఏకాస్త శీలత్వము యోగమునకు హేతువను విషయమును ఉపపాదించుచున్నాడు. ఏకాంత స్థితిరింద్రియోపరమణే హేతుర్దమశ్చేత సంరోధీకరణం సమేన విలయం యాయదహం వాసన తేనానందరసానుభూతిరచల బ్రాహ్మీ సదా యోగినః తస్మాచ్చిత్త నిరోధ ఏవ సతతం కార్యః ప్రయత్నాను. 369. టీ ఏకాంత స్థితేః విజన ప్రదేశ నివాసము ఇంద్రియోపరమణే బాహ్యేంద్రియములు వ్యాపారశూన్యములుగా ఉండుటయందు హేతుః హేతువు దమః బాహ్యేంద్రియ నిగ్రహము చేతనః అంతఃకరణము. 428. శ్రీ వివేక చూడామణి యొక్క సంరోధే నిగ్రహమునందు కరణం సాధనము కావుననే ఇంద్రియాణి ప్రమాఫీని హరంతి ప్రసభం మనః దుష్టములైన ఇంద్రియములు బలాత్కారముగా మనస్సును హరించును అని గీత చెప్పుచున్నది. విజన ప్రదేశములో శబ్దాది విషయము లేవియు ఉండవుగాన శ్రోత్రాదీంద్రియములు బహిర్ముఖములు కాకుండుటచే అంతఃకరణము ఆత్మాభిముఖ మగునని భావము. ఈ విధముగా అంతఃకరణము బహిర్ముఖము కాక ముఖ మగుటకే సమమని పేరు. సమేనా సమముచే అహంవాసన అహంకారము విలయం లయమును యాయత్ పొందును తేన దానిచే యోగినః అనాత్మ పదార్థముల నుండి మనస్సును నిరోధించిన యోగికి సదా ఎల్లప్పుడునూ బ్రాహ్మీ బ్రహ్మ సంబద్ధమైన అనందరసానుభూతః అనందరసం యొక్క అనుభవము అచల నిశ్చలమే ఎన్నటికినీ చ్యుతిలేనిదై అగును. తస్మాత్ ఆ కారణము వలన అనగా బాహ్య వృత్తుల నుండి చిత్తమును నిరోధింపగా అహంవాసన కూడా నశించి బ్రహ్మానందానుభవము నిర్విఘ్నముగా సమకూరునుగాన మునేహ మనసశీలినకు నిచే ప్రయత్నాత్ ప్రయత్నపూర్వకముగా సతతం ఎల్లప్పుడును చిత్త నిరోధ ఏవ చిత్తము యొక్క నిరోధమే కార్యః చేయదగనది. ఎల్లప్పుడునూ అతడు నిర్వికల్ప సమాధినే చేయవలెనని అర్థము. వాజ్నిరోధము యోగమునకు ప్రథమ ద్వారమని చెప్పబడినది 808. అందులకు యచ్చేద్వామనసి ప్రాజ్ఞప్తద్యచ్చే జ్ఞాన ఆత్మని జానమాత్మని మహతి నియచ్చే తద్యచ్చేఛాన ఆత్మని డొట్ అనుకఠ శృతి ప్రమాణము. ఈ శృతిని అర్థత అనువదించున్నాడు. వాచం నియచ్చాత్మని తం నియచ్చ బుద్ధాధియం యచ్చచ్చ బుద్ధిసాక్షిని తం చాపి పూర్ణాత్మని నిర్వికల్పే విలాప్య శాస్త్రం పరమాం భజస్వ 370. సమాధి నిరూపణము. వాచం వాగింద్రియమును ఆత్మని మనస్సునందు నియచ నిరోధింపుము అనగా వాగ్వ్యాపారమును విడిచి మనోమాత్రముతో ఉండుము అని యర్థము. పశ్వాదులకు వలె మౌనము దృఢమైన పిమ్మట తం సంకల్ప వికల్పాత్మకమగు ఆ మనోరూపమైన ఆత్మను బుద్ధ కేవలము అధ్యవసాయమే నిర్ణయమే లక్షణముగా గల బుద్ధియందు నియచ్చ నిలుపుము అప్పుడు బాడిత మొదలైన సాధనములు లేని వడ్రంగి వలె కత్తి అయిన బుద్ధి కూడా బాహ్య వ్యాపారముల నుండి విరమించి శాంతించును. ధియం ఆ విధముగ శాంతమైన ఆ బుద్ధిని బుద్ధి సాక్షిని బుద్ధిచే ఉపహితమగు చైతన్యమునందు బుద్ధి యొక్క ఉపాధిత్వము తొలగిపోగా కేవలముగనున్న చైతన్యమునందు యచ్చ నియమించుము అనగా శోధితమగుత్వం పదార్థమును తెలుసుకొనుము తం చాపి బుద్ధి సాక్ష్యైన చైతన్యమును నిర్వికల్పే నిర్గుణమైన పూర్ణాత్మని త్రివిధ పరిచ్ఛేద శూన్యమైన తత్పదలక్ష్యమగు బ్రహ్మయందు విలాప్య ఏకము చేసి పరమాంశస్వతమైన శాస్త్రమోక్షగుపమ్మగు శాంతిని భజస్వ పొందుము. 24. అవ మనోవృత్తులను నిరోధించినచో స్వరూపానందము అభివ్యక్త మగునను విషయమును సోపపత్తికముగా చెప్పుచున్నాడు. దేహ ప్రాణేంద్రియ మనోబుద్ధ్యాదిభిరుపాధిభి యర్యేర్వృత్తే అహ సమాయోగః తత్తద్భావో సేయోగనః 371. తన్నివృత్త్యా మునేః సమ్యక్ సర్వోపరమణం సుఖం సందృశ్యతే సదానందరసానుభవ విప్లవః 372. అస్యై ఆత్మకు మార్యేహ ఏ దేహ ప్రాణేంద్రియమనో బుద్ధ్యాదిభ్యః దేహము ప్రాణములు ఇంద్రియములు బుద్ధి మొదలగు ఆది అనుటచే ఆనందమ్యకోసమును కూడా గ్రహింపవలెను ఉపాధిభ్యః ఉపాధులతో వృత్తేహ మనోవృత్తి యొక్క సమాయుగః తదాకారత్వ రూపముగు సంబంధము ఏర్పడునో తత్తద్భావః స్ఫటికము తాను స్వచ్ఛమే యేనను నీలవస్త్రాది సంబంధ మేర్పడినప్పుడు ఏ విధముగా నీల. 420. శ్రీవివేక చూడామణి రూపాదులు కలదిగా కనబడునో అట్లే ఆంతరములైన కోశములతో కాని బాహ్యములైన కోశములతో కాని తాదాత్మ్యము ఏర్పడును. అప్పుడు వాటి ధర్మములే ఈ ఆత్మకు సంక్రమించుటచే అవిద్య అస్మిత రాగము ద్వేషము అభినివేశము అను పంచకేశములు కలుగును. మునే ముని అయిన అనగా కోశపంచక ప్రకరణమునందు చెప్పిన యుక్తులచే ఆ కోశములు అనాత్మలని నిషేధించినవాడును. యోగినః బాహ్య వృత్తులను నిరోధించిన యోగికి తన్నివృత్య ఆ కోశముల విషయమున అతనికి అహంభావము తొలగిపోవుటతో అవి కూడా అనగా దేహాద్యుపాధులు కూడా దూరమగుటచే సర్వోపరమణం దుహఖాత్మకములైన అనాత్మలేవియు భాసింపని సుఖం సుఖము సమ్యగ్బాగుగా భవతి కలుగును అందులకు ప్రమాణము. సదానందరసానుభవ విప్లవః ఆత్మానందరసానుభూతిలో తేలియాడుట సందృశ్యతే చూడబడుచున్నది. గ్రీష్మమున తాపముతో బాధపడువారు జాహ్నవి ప్రవాహమున మునిగినప్పుడు ఏ విధముగలోనను బయటనుగూడా ఆనందానుభూతిని పొందునో అట్లే సర్వోపాధి విముక్తుడై కేవలరూపుడైన వానికి అఖండానంద స్ఫూర్తి కలుగును అని భావము. అవ సూత్రస్థానీయమైన సూత్రము వంటిదైన యోగస్య ప్రథమం ద్వారం ఇత్యాది శ్లోకమున 368 నిరాశాపదముచే ఈ నిర్వికల్పక యోగమునకు హేతువైన సర్వోపాధి నివృత్తికి వైరాగ్యము కారణమని చెప్పబడినది. వివేక వైరాగ్య గుణాతిరేకాత్ ఇత్యాది శ్లోకమున 177 తాభ్యాం దృఢభ్యాం భవితవ్యమగ్రే అను వాక్యముచే మనశుద్ధికి హేతువని చెప్పబడిన తీవ్రతమ వైరాగ్యము అంతరంగ సాధనమని నిరూపించుచున్నాడు.